పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ, ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ. ఏమి చదువో ఏమి బ్రతుకో, చీకటైతే పాడు కలలే. ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ, ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ. వయసు అమ్మడు చదువైపోగానే పద పెళ్ళంటారు మొగుడు కురుడు పెర్రడు. ప్రిపరేషన్ లేని ఎగ్జాములోన పాసో ఫెయిలో తెలుసా, అనుమానం లేని అనుభవం ఉండాలి అప్పుడే కాదే హల్సా. ఆకాశులు పాసులు వాంట్ సేవ్ యూ, ఒప్పొక్కిరి చోక్కిరి ఐ లవ్ యూ. అందం ఆనందం అందం మన బంధం అంతో ఇంతో సంతోషం తథ్యం. పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ, ఏ రేపులు మాపులు ఐ లవ్ యూ. ఏమి చదువో ఏమి బ్రతుకో, అయ్యో చీకటైతే పాడు కలలే. ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ, ఆ చూపులు ఊపులు ఐ లవ్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ. కెమిస్ట్రీ శ్రీరత్నం కుమాస్తా గురునాథం సైట్లు లెటర్లు తెలిలా. గురువులు చూపించే గురుదులు చాలంట, భయమా మన కారమ్మంట. మదరు ఫాదర్ల సదరు సర్దాకి మనము జనించాం కదంట. ఓ జిందగి బందగి ఐ లవ్ యూ, నా అంతమైన సుందరి ఐ లవ్ యూ. ముసిరే చీకట్లు ముద్దు ముచ్చట్లు తీరే దాకా వేరే కాలేను చొక్కిరి ఒప్పొక్కిరి. ఏమయ్యో హర్ రోమియో ఐ హేట్ యూ, అఫోజులు ఫేజులు ఐ హేట్ యూ, నీ పాటలు ఆ పాటలు ఐ హేట్ యూ, నీ గంతులు రంకెలు ఐ హేట్ యూ. పాపలు పాపలు ఐ లవ్ యూ, నీ గంతులు రంకెలు ఐ హేట్ యూ, నీ టాపులు షేపులు ఐ లవ్ యూ.